హావో హావో హావో ఆజాదహం ఆజాదహం ఆజాదహం మాధాన్దాయ బాహర జమ్రదుయాహ వేశానరాం కాళింగం రాజానా ఆసన్న పాంజన ఇంద్రదేవా హౌ హౌ హౌ ఆజదోహం ఆజదోహం ఆజదోహవ వా ఆజదోహం ఆజదోహం ఆజదోహం హౌ హౌ హౌ హిం చేదోహం చేదోహం చేదోహం మూర్ధానందాయ బాహరాజం రచయః వైశ్వానరాం రథా వ్యాదామగ్నిం కాళీం సమ్రామతి చింజానానాం ఆసన్న ప్రాంజన ఇంద్రదేవా హౌ హౌ హౌ హిం చేదాహం చేదాహం చేదాహౌ వాహే హౌ హౌ హౌ చాహం చాహం చాహం మూర్ధానందాయ వాహరాజం రచయః వైశ్వానరాం రథా జాతమగ్నిం కాళీం సమ్రామతి చింజానానాం ఆసన్న ప్రాంజన ఇంద్రదేవా హౌ హౌ హౌ చాహం చాహం చాహౌ వాహ ఏదం సురోపకృతమోదయ సురోపకృతమోదయ సురోపకృతమోదయ సోదుర్భాగోహమాసాయ ద్యావిద్యవాయ ద్యావిద్యవాం హౌ హౌ హౌ ఆయే ఆయే ఆయే ఆయ ఆయ ఆయ యావ్ యావ్ యావ్ వివాసమాన్ ఇంద్ర మందద్వా ఇందేశుడా బాహరే అశ్వాదే సదుర్బాహో ధ్యాన్సుయా త్వానార్వా హౌ హౌ హౌ ఆయే ఆయే ఆయే ఆయ ఆయ ఆయ యావ్ యావ్ యావ్ వాహే వాహం వాహం వాహం సాదరే యథాయ విడోయే వాదః సంయః సంయః మధురే పిబాయన్ జిగాయరియా హవే హవే యాయేంద్రేణాయ సయాయ వారియా సువః సువః కృష్ణాయ మదాయన్ దిశాయ భాసా జ్యోతిః జ్యోతిః పశ్వేరే హణోయ స్వరాయ జియామా వాహం వాహం సుదాయ మాలయాయ ద్రవాయ విడా వోచా వేదాత్మా అంధసా అథా దాయమియాదాయ అథ ఓగ్రం శర్మ మహాయేషావా అథ అపశ్వానసాయేర్గజాయ ఆసా అథమానమనా Oh, వా దే దేవాణమాజ్రే హరి జనభేణు భగవానామోక్షాయ ఇంద్రంగిరో బృహదేరభ్యానోషాద వాగృధానం బృహదం గోవార్తాయిభిర్మద్యంతరమానందే వాయిదాయివే అమాయి మాహే అమాయి మాహా సార్వాసులా అభిప్రమంహే రాయి మాహే అభిప్రమంహే రాయి మాహే అభిప్రమంహే రాయి మాహే శరణే సతం భగవానామోక్షాయ ృహదేరభ్యానృధానం బృహదం అమర్త్యంజరమానందే వాయిదాయివే అభిప్రమంహే రాయి మాఘవానముఖ్యం ఇంద్రంగిరా బృహదేరభ్యానాద పావృధానం బృహదంగే అమర్జంజరమానందే సర్పంతర్పంతమ్యామం వేంద్రామం వాసోటి మధ్యామం విష్ణమర్హద్వేజాక్షాణ తృపాయ బ్రజ పా ఇహా శ్రివాయ ప్రజ ఇహాయ ప్రజ శ్రివాయ ప్రజ శ్రివాయ ప్రజ శ్రువాయ ప్రద్రవాయ ప్రద్ర పాయ ప్రద్ర పాయ ప్రద్ర వయం భవమానేన సోమా హరే కృతం విజనయామసాస్వాత్ అన్నో మిద్రోవర్ణో మహాంతాం అనిజసింధ ప్రతిదేవతాజ్యోః శ్రుపాయ ప్రజ్ర శ్రుపాయ ప్రజ్ర శ్రుపాయ ప్రజ్ర శ్రువాయ ప్రజ్ర శ్రువాయ ప్రజ్ర శ్రువాయ ప్రజ్ర వయం వమానేన సోమా హరే కృతం విజనయామసాస్వాత్ అన్నో మిత్రో వరుణో మహాంతాం అదిత్యసింధు ప్రతివేవతాజ్యోః శ్రువాయ ప్రజ్ర శ్రువాయ ప్రజ్ర శ్రువాయ ప్రజ్ర యాయింద్రేణ సయావరాయ కృష్ణామదంది శోభచాయ అశ్వేరణ స్వరాజ్యామే దిశా ప్రాదేశ రాజంగమే మసారాజంగమే యాయింద్రేణ సయావరా కృష్ణామదంది శోభచావో అశ్వేరణ స్వరాజ్యామో వీరాజంగమే స్వరాజంగమే మహాహోమేంద్ర ప్రదోషోయ ఆభాయి భాయి స్వాహా స్వాహార్థ ఆశాస్తిహాజనితావ్రదోహరసాయ ఇమా వ ఇమా వ ఇమా ఇహా తో వివాజా సుమాన్వయా ఇహా ధర్మదే మావా పదాయే మా ఇహా ఇలా సాధా మాదాయ ఇహా ఇలా ఇంద్రాయ సంద ఇహా ఇలా తువాయ వాజా ఇహా ఇలా చోమా తోయా ఇహా ఇలా బ్రహ్మా దేవా ఇహా ఇలా ఏరా దేవ్రే దేవచ వేదాతమంధి విద్భమియాయ ఇలా ఉగ్ర శర్మ శ్రావా సాణ ఇంద్రాయేజ్యవేవరుణాయ మరోయా విద్వారాయ శ్రావా ఆయనా విశ్వాన్యవ్యాజుమ్నాని మానుషాణాయ మాయ ఉదాహరణ్యా ప్రాణ విశ్వాద్వేణాయ గభయే ఇరా య గే ధారృఠరాతాయ ఇధారృఠరాతాయ ఇదానరే విశ్వాయ ద్రోపర్యాసే శబ్దాభిరాహిరాణమావా ఆరుగ్ధాయ వధేన వైశానమస్య జగత ృశాం ఆయంబాయావు ఆయంబాయావు ఆయంబాయావు ఆమిగ్ధాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ ఆవామహాయ నరాః పాతి నరాః పాంకాషాః సో అర్వదాః ఆయం వాయావ్ ఆయం వాయావ్ ఆయం వాహ త్రివృతం ప్రావృతం ఆక్రందయ గురుభాఢం మహాంతం హరీంద్రస్యాభియోజయాసో మర్మావిధం దదామన్యో అన్యం కల్యాత్మా వదతు శ్లోకమచ్చ రాయ చక్రమరావ్నే సానతాభ్యవర్తయత్ యోగేత్ శ్రవోహాథైషయాథైకేశావచ్చిర ఆక్రందయ గురుభాఢం మహాంతం హరేయితే ఇంద్రస్య అభియోజయ ఆసూయితే మర్మావిధం దదతాం అన్యః అనేయః అన్యం అనేయం శల్యాత్మా శల్య ఆత్మా వదతు

అర్కమాచదేవాజే మామేదం బృహద్దసే ఓం.